సరే సా నీ సా ని సమగమని పద సా ని సరే సా నీ సా ని సమగమని పద స స ని రి రి రి స గ గ గ రి మ మ మ గ ప సా ని ద ప మ గ రి స ని కీరవాణి చిలకల కొలికిరు పాడవేనే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవేనే వలపులే తెలుపగా గరిగరి పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా తెలుపగా ఇలరాలిన పువ్వులు విదగల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకల కలకల పాడలేదు మలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకల కొలికిరు పాడవేనే వలపులే తెలుపగా